విద్యుత్ పుస్తకం 11వ భాగం. చాలా సంవత్సరాల తర్వాత ఫ్రాంక్లిన్కు అందుబాటులో లేని కొత్త కొత్త నిజాలతోనూ పద్ధతులతోనూ శాస్త్రజ్ఞులు చాలా లోతుగా పరిశీలించగలిగారు. తుదకు ఫ్రాంక్లిన్ తప్పుగా ఊహించాడు అన్నది కనుగొన్నారు. గాజుగొట్టం తనలో సాధారణ పరిస్థితులలోని విద్యుద్రవము కన్నా ఎక్కువ విద్యుద్రవాన్ని, గుగ్గిలం తనలో సాధారణ పరిస్థితులలోని విద్యుద్రవము కన్నా తక్కువ విద్యుద్రవాన్ని కలిగి ఉన్నాయి. అయినప్పటికీ ఫ్రాంక్లిన్ ప్రాథమిక సిద్ధాంతం మీద దీని ప్రభావం లేదు. ఫ్రాంక్లిన్ ఒకసారి విద్యుద్రవము యొక్క ప్రవర్తనను పరిశోధించిన తరువాత లెడెంజాడి ఎలా పనిచేస్తుంది అన్నది విశదీకరించి తెలియపరచగలిగాడు. ఏదో ఒక రకమైన సాధారణ పదార్థాన్ని తీసుకుని రుద్దినప్పుడు దానిలో ధనావేశం లేదా రుణావేశం మాత్రమే చేరుతాయి. ఎక్కువ విద్యుదావేశాన్ని దానిలో నింపి ఉంచినప్పుడు ఇంకా ఎక్కువ ఆవేశాన్ని నింపడానికి చాలా కష్టమవుతుంది. కొంతసేపటి తరువాత అది ఎంతవరకు తనలో ద్రవాన్ని నింపుకోగలదో అంతవరకు చేరుతుంది. లెడెంచాడీలోని గాజుకు ఒకవైపు గల లోహపు పూత రుణావేశాన్ని, వేరొక వైపు గల లోహపు పూత ధనావేశాన్ని కలిగి ఉంటాయి. రెండు లోహపు పూతల మధ్యన గల గాజు రెండు లోహపు పూతలు కలిసి ఆవేశాలు తటస్థం చెందకుండా చూస్తుంది. గాజుకి ఇరువైపులా గల లోహపు పూతల పైన గల రుణావేశం మరియు ధనావేశాలు ఒకదానినొకటి ఆకర్షించుకుంటాయి. దీనివలన లోహపు పూతల మీద గల మొత్తం ఆవేశం అంతే పరిమాణం గల ఏదైనా పదార్థం పైన గల ఆవేశం కన్నా ఎక్కువగా ఉంటుంది. తరువాత ఫ్రాంక్లిన్ లెడెంజాడి నుంచి ఆవేశం విడుదల అయినప్పుడు వెలువడ్డ విద్యుద్రవాల మీద, శబ్దాల మీద దృష్టి కేంద్రీకరించాడు. విద్యుదావేశం గల రెండు వస్తువుల మధ్య ఎగిరే రవ్వ అతడికి తుఫాను సమయంలో వచ్చే మెరుపును గుర్తు చేసింది. నిజానికి ఉరుములు మెరుపులు అసలు ఎందుకు వస్తాయి? వాటి లక్షణం ఏమిటి? బహుశా తుఫాను వచ్చినప్పుడు మేఘాలు భూమి కలిసి ఒక పెద్ద లెడెంజాడిలా ప్రవర్తిస్తున్నాయేమో. బహుశా మేఘాలు రుణావేశాన్ని, భూమి ధనావేశాన్ని ఉత్పత్తి చేస్తున్నాయేమో. ఈ రెండిటికి మధ్యన గల గాలి బంధకంలా పనిచేస్తుంది. మేఘాలలోనూ గాలిలోనూ ఎప్పుడైతే సరిపోయినంత ఆవేశం పోగవుతుందో అందులోని విద్యుద్రవము విడుదల అవ్వడానికి బలవంతంగా గాలి ద్వారా మార్గాన్ని ఏర్పరచుకుంటుంది. ఇలా జరిగినప్పుడు పెద్ద మొత్తంలో వెలువడే విద్యుద్రవని మెరుపు అని, పెద్ద మొత్తంలో వెలువడే శబ్దాన్ని ఉరుము అని మనం పిలుస్తూ ఉంటాము. విద్యుద్రవము విడుదల అవ్వడానికి ముందు విద్యుదావేశం చాలా పెద్ద మొత్తంలో పోగవుతుంది. అందుకే విడుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంత విద్యుద్రవాన్ని ఒక ఇంటి ద్వారా కానీ విడుదల చేస్తే దానివలన ఉత్పత్తి అయ్యే ఉష్ణం ఇంటిని కాల్చివేస్తుంది. ఒకవేళ ఇంత ద్రవము మనిషి ద్వారా కానీ విడుదల అయితే ఆ మనిషి చచ్చిపోయే ప్రమాదం ఉంది. తుఫాను వచ్చిన సమయంలో గాలిపటాన్ని ఎగరేసి దీనిని పరీక్షించవచ్చుననే ఒక ఆలోచన 1752 ఫ్రాంక్లిన్కి వచ్చింది. చక్కచట్రంతో చేసిన గాలిపటానికి ఒక సూదిగా ఉన్న లోహపు కడ్డీని కట్టి దానికి కొంచెం పొడవుగా ఉన్న లోహపు తీగను తగిలించాడు. గాలిపటాన్ని ఎగరేయడానికి ఉపయోగించిన దారం క్రింద కొనకి బంధకంతో కప్పియున్న మరో తీగ కొనను అతికించి రెండవ కొనను ఒక లోహం తాళంజీవికి తగిలించాడు. ఒకవేళ మేఘాలలో కనుక విద్యుత్ ఉంటే అది గాలిపటానికి అమర్చిన లోహపు కడ్డీలోనికి ప్రవేశించి తద్వారా తడిసిన దారం గుండా కిందకు ప్రయాణించి దీనికి అమర్చిన తీగ ద్వారా తాళంజీవికి చేరుతుంది. ఈ విద్యుత్ని ఫ్రాంక్లిన్ తనలోకి ప్రసరింపజేయదలుచుకోలేదు. ఎందుకంటే దీనివల్ల కలిగే విద్యుత్ అదురు అతని ప్రాణానికి ముప్పు తెస్తుందని అతడు గ్రహించాడు. అందుచేత అతడు గాలిపటాన్ని ఎగరేయటానికి ఉపయోగించిన దారం అడుగు భాగాన గల తీగకి ఒక సిల్క్ దారాన్ని కట్టి అతడు సిల్క్ దారాన్ని పట్టుకున్నాడు. సిల్క్ దారాన్ని అతడు పొడిగా ఉంచినంత వరకు దాని ద్వారా విద్యుత్ ప్రయాణించదు. కాబట్టి ఇతడు గాలిపటాన్ని ఎగరేసినప్పుడు మంచి పైకప్పు ఉన్న గదిలో నుంచుని తడవకుండా చాలా జాగ్రత్త పడ్డాడు.